యామస్వం సూత హరిహా ఇంద్ర ఇహా హరిహా అదేష్ణు భేరావాయినా జాయ దక్షణ ఆ Yeah.

ఓ ధ సంగే నవా ఆ అంత సహస్రాయణ మాక్ష గోమందం